బాలగోదారి ఉలికి పడుతోంది ఎందుకు? చూపులు కలుపుకో, పాపలు చదువుకో, సంగతి తెలుసుకో. బలపురాదారి కబురు పెడుతోంది చేరుకో. రమణి పిలుచుకో, చింతకు నడుపుకో, పక్కన నిలుపుకో. దరి దాటి పరుగైన వేగమా, నన్ను చూడగా అంతరాత్రమా. బాలగోదారి ఉలికి పడుతోంది ఎందుకు? చూపులు కలుపుకో, పాపలు చదువుకో, సంగతి తెలుసుకో. బలపురాదారి కబురు పెడుతోంది చేరుకు. రమణి పిలుచుకో, చింతకు నడుపుకో, పక్కన నిలుపుకో. గుబ్బలో గోరింక నేను, చుక్కల్లో నలవంక నేను, నీ చేతి గోరింట నేను, వీలైతే గుర్తించు నన్ను. అవునా అవునా, నా జట నీడల్లే నిన్ను ఇన్నాళ్ళు చూసింది కన్ను, ఇంకోలా ఇవాళ నేను నిన్నెట్ట ఊహించుకోను. పలు రంగుల పున్నమి నీవు, రవి చూడని ఆమని నీవు, నీ తొందరకు బదులివ్వనిదే ఎలా ఊరుకోను. బాలగోదారి ఉలికి పడుతోంది ఎందుకు? చూపులు కలుపుకో, పాపలు చదువుకో, సంగతి తెలుసుకో. బలపురాదారి కబురు పెడుతోంది చేరుకో. రమణి పిలుచుకో, చింతకు నడుపుకో, పక్కన నిలుపుకో. కూడా నీలాగే ఉంది, మనసేమో ఉప్పొంగుతుంది, నూరెళ్ళు వర్దిల్ల మంది, నీ జంట చేరాలనుంది. అవునా అవునా, హరి వెళ్ళే ఇటు ఒరిగింది, చెలి చెంపలు ముద్దాడింది, కల నిజమయ్యే నా పరవశమే, నీలా నవ్వుతోంది. అవునా అవునా, బాలగోదారి ఉలికి పడుతోంది ఎందుకు? చూపులు కలుపుకో, పాపలు చదువుకో, సంగతి తెలుసుకో. బలపురాదారి కబురు పెడుతోంది చేరుకో. రమణి పిలుచుకో, చింతకు నడుపుకో, పక్కన నిలుపుకో. దరి దాటి పరుగైన వేగమా, నన్ను చూడగా అంతరాత్రమా.